ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 23వ భాగం. పదార్థంలోని స్థితిశక్తిని గతిశక్తిని కలిపితే అదే ఆ పదార్థంలోని మొత్తం అంతఃశక్తి, అదే అందులోని ఉష్ణశక్తి కూడా. ఉష్ణోగ్రత ద్వారా కొలిచేది కేవలం గతిశక్తి మాత్రమే. పదార్థం ఘనీభవిస్తున్నప్పుడు కానీ కరుగుతున్నప్పుడు కానీ స్థితిశక్తి మారుతుంది, కనుక పదార్థంలోని ఉష్ణం మారుతుంది కానీ ఉష్ణోగ్రత మారదు. కరుగుతున్న మంచుగడ్డ ఉష్ణోగ్రత పెరగకుండా కరుగుతుంది అని మొట్టమొదట గమనించిన వాడు జోసెఫ్ బ్లాక్. విశిష్టోష్ణం యొక్క ప్రాముఖ్యతని మొదట గుర్తించిన వాడు ఇతడే. పదార్థం కరుగుతున్నప్పుడు ఖర్చయ్యే ఉష్ణానికి గుప్తోష్ణం అని పేరు పెట్టింది కూడా ఇతడే. బయటికి ఏమీ తెలియకుండా లోపల గుట్టుగా మారుతుంది, కనుక దీనిని గుప్త ఉష్ణం అన్నాడు. ఈ గుప్తోష్ణానికి అణువుల మధ్య స్థితిశక్తి మధ్య సంబంధం ఉందని గుర్తుంచుకోవాలి. 1 గ్రాము ఐసు కరగడానికి ఖర్చయ్యే ఉష్ణాన్ని సంయోగ గుప్తోష్ణం అంటారు. ఇక్కడ సంయోగ అన్న పదాన్ని వాడటంలోని ఉద్దేశ్యం ఇది ఒక ప్రత్యేకమైన గుప్తోష్ణం అని తెలియజెప్పడమే. ద్రవం మరిగి ఆవిరి అవుతున్నప్పుడు మరో రకం గుప్తోష్ణం వర్తిస్తుంది, దానికి వేరే పేరు. ఆ విషయానికి తర్వాత వద్దాం. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 1 గ్రాము నీటిని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 1 గ్రాము ఆవిరిగా మార్చాలంటే అణ్వంతర ఆకర్షణలన్నింటినీ పూర్తిగా అధిగమించాలి. అప్పుడే అణువులు వాయువులలో జరిగినట్టు పూర్తిగా స్వేచ్ఛగా సంచరించగలుగుతాయి. ఘనపదార్థం కరిగినప్పుడు అణ్వంతర ఆకర్షణ బలంలో కొంత భాగాన్ని మాత్రమే అధిగమించబడుతుంది. ఆ కారణం చేతనే బాష్పీభవన గుప్తోష్ణం యొక్క విలువ సంయోగ గుప్తోష్ణం కన్నా చాలా ఎక్కువ. ఉదాహరణకి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 1 గ్రాము నీటిని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 1 గ్రాము ఆవిరిగా మార్చడానికి పట్టే ఉష్ణం విలువ 539 కేలరీలు. ఇదే నీటి బాష్పీభవన గుప్తోష్ణం. నీటి సంయోగ గుప్తోష్ణం కన్నా ఇది రమారమే 7 రెట్లు పెద్దది. నీటి ఆవిరిలో ఉష్ణాన్ని నమ్మలేనంతగా పెంచడానికి వీలవుతుంది. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉన్న 100 గ్రాముల నీరు 0 డిగ్రీ సెంటీగ్రేడ్కి చల్లారితే 10,000 కేలరీల ఉష్ణం వెలువడుతుంది. కానీ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉన్న 100 గ్రాముల ఆవిరి నీరు అయితే 53,900 కేలరీల ఉష్ణం విడుదలవుతుంది. ఆ నీటిని 0 డిగ్రీ సెంటీగ్రేడ్కి చల్లారిస్తే మరో 10,000 కేలరీలు విడుదలవుతాయి. కనుకనే ఆవిరి యంత్రానికి అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఆవిరికి బదులుగా వేడినీళ్ళు వాడితే సరిపోదు.